నాలుగు. జనక మహారాజా బోధ. మంచి బ్రహ్మతేజస్సుతో ఉన్న సుఖమహర్షి మిథిలానగరం వచ్చేసరికి అక్కడ ఉండే ద్వారపాలకులు అటకాయించేశారు. కాని సుఖమహర్షి కోపం తెచ్చుకోకుండా తన వివరాలన్నీ చెప్పాడు. నేను వ్యాసమహర్షిగారి అబ్బాయినండి, నన్ను సుకుడు అంటారు. మా నాన్నగారు జనక మహారాజు గారి దర్శనం చేసిరమ్మని పంపారు, అందుకే వచ్చాను. నా విషయం మహారాజుగారికి మనవి చెయ్యండి అన్నాడు. జనక మహారాజంటే సామాన్యుడు కాడు. సామాన్యుడైతే వ్యాసమహర్షి తమ కొడుకును ఆయన దగ్గరకెందుకు పంపిస్తాడు? జనక మహారాజు యొక్క జ్ఞాన సంపద ఎంతటి గొప్పదంటే, ఆ రాజ్యంలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ఆత్మజ్ఞాన సంపన్నులే. అక్కడి ప్రజలందరూ కూడా మహర్షితుల్యులే. అలా ఉండేది ఆయన రాజ్యపాలన. వచ్చింది వ్యాసమహర్షి పుత్రుడని తెలిసేసరికి ద్వారపాలకులు అటెన్షన్లోకి వచ్చేశారు. అయినా వాళ్లేమీ తొట్టుపడకుండా సుఖమహర్షిని అక్కడే నిలబెట్టేసి మహారాజుగారికి కబురు చేశారు. జనక మహారాజు అంతకంటే లోకాంతకుడు. ఆయనకు సుఖమహర్షి ఎందుకు వస్తున్నది, ఎలా వస్తున్నది అన్నీ తెలిసిపోయాయి. అయినా సరే బ్రహ్మవిద్య ఉపదేశం పొందే యోగ్యత ఇతనికి ఎంతవరకు ఉందో చూద్దామని ఆలోచించి వచ్చిన వార్తాహరులకు ఏ సమాధానమూ చెప్పలేదు. అలా ఏడు రోజులు గడిచిపోయాయి. ఈ ఏడు రోజులు ఊరి వాకిలి వెలుపల సుఖమహర్షి అలా నిలువు కాళ్ల ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు. ఎనిమిదవ రోజుకు కబురు వచ్చింది, కొత్త మునిగారిని రాజమందిరంలోకి తీసుకురమ్మన్నారు అని. సుఖమహర్షి జనక మహారాజు భవనంలోకి ప్రవేశించాడు. అతనికి మంచి బస ఏర్పాటు చేశారు. అక్కడ ఆయనకు అంతులేని ఉపచారాలు జరిగిపోతున్నాయి, సపర్యలు జరిగిపోతున్నాయి. ఆ సేవలు చేసేవారంతా అప్సరసల్లాంటి స్త్రీలే. ఆ స్త్రీలే వద్దన్నా వినకుండా సంగీతాలు వినిపిస్తున్నారు, నాట్యాలు చూపిస్తున్నారు, పిండివంటలు పెడుతున్నారు, ఏమిటేమిటో చేస్తున్నారు. సుఖమహర్షికి ఇవేవీ అక్కరలేదు. అయినా సరే ఎవరినీ ద్వేషించలేదు. కనిపించిన ప్రతివాడిని జనక మహారాజు ఎక్కడా అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నకు మాత్రం ఎవరూ సమాధానం చెప్పడం లేదు. అయినా సరే సుకుడి మనస్సులో రవ్వంత కూడా కలత కలగలేదు. అటు ఆకర్షణ లేదు, ఇటు విరోధమూ లేదు. అలా మరో ఏడు రోజులు గడిచిపోయాయి. ఆ మర్నాడు తెల్లారే సరికల్లా జనక మహారాజుగారు సరాసరి వచ్చేసి సుఖమహర్షి పాదాలకు నమస్కారం పెట్టాడు. ఆ మహారాజుకు సుఖమహర్షి యొక్క అర్హతను గూర్చి పరిపూర్ణమైన తృప్తి కలిగింది. మొదట కొద్దిగా కుశల ప్రశ్నలు నడిచాయి. ఆ వెనువెంటనే జనక మహారాజే నోరు తెరిచాడు. నాయనా సుఖమహర్షి, చిట్ట చివరికి దేన్ని పొందాలో అలాంటి ఆత్మానందాన్ని నువ్వు పొందేశావయ్యా. నీ ముఖంలోనే కనిపిస్తోంది, అయినా ఎందుకు ఇక్కడి దాకా వచ్చావు, ఏం కావాలి నీకు అని అడిగాడు జనక మహారాజు. సుఖమహర్షి తమ తండ్రిని ప్రశ్నించినప్పుడు మొత్తం ఎనిమిది ప్రశ్నలు వేశాడు. కాని వ్యాసమహర్షి వాటిలో రెండు ప్రశ్నలే ముఖ్యం, తక్కినవన్నీ పనికిరానివి అన్నాడు. ఆయన చాలా యుక్తియుక్తంగా సమాధానం ఆయసరుపది చెప్పాడు. అందువల్ల ఈ మాటు సుఖమహర్షి జనక మహారాజును రెండే ప్రశ్నలు వేశాడు. అయ్యా జనక మహారాజా, ఇంత ఆడంబరంగా కనిపిస్తున్న ఈ సంసారం ఎలా పుట్టింది, ఇది ఎలా నశిస్తుంది, నా సందేహం తీర్చండి అన్నాడు సుకుడు. జనక మహారాజు రెండు మూడు గంటలు సేపు మహోపన్యాసం చేశాడు. సుకుడు మొహల్లో తృప్తి కనిపించలేదు. ఆ మహారాజు మళ్లీ మరో రెండు మూడు గంటలు మహోపన్యాసం చేశాడు. అయినా సుఖమహర్షి ముఖంలో తృప్తి కనిపించలేదు. ఏమిటయ్యా నీ సందేహం అన్నాడు జనక మహారాజు. సుఖమహర్షి ఇలా చెప్పాడు, జనక మహారాజా, నాకు మీరేమీ కొత్త విషయాలు చెప్పలేదు. చిన్నప్పుడు పాఠాలు చదువుకునేటప్పుడు శాస్త్రాలలో ఈ మాటలే చెప్పారు. ఆ తరువాత నేనే స్వయంగా ముల్లోకాలను పరిశీలన చేసుకున్నాను. అప్పుడు ఈ విషయాలే నాకు తోచాయి. ఆ తరువాత మా నాన్నగారినడిగాను, ఆయన ఈ విషయాలే చెప్పారు. ఇప్పుడు మిమ్మల్నడిగాను, మీరు అదే చెబుతున్నారు. వాక్యాలు వేరు, విన్యాస విధానాలు వేరు, అంతమాత్రపు తేడాలే తప్ప విషయంలో ఏమీ తేడా లేదు. అందుచేత నాకు కొత్త విషయం ఏమీ దొరకడం లేదు. మహారాజా, మీరు పెద్దలు. నా పరిశీలనలో నాకు ఒక మాట గట్టిగా తోస్తోంది, ఈ మనస్సు నిండా కామకర్మ వాసనలు నిండి ఉన్నాయి. అలాంటి మనస్సు వల్లే ఈ సంసారమంతా ఆడంబరంగా దర్శనమిస్తోంది. ఆ మనస్సును సంపూర్ణంగా నాశనం చేసేస్తే ఈ సంసారమంతా నశిస్తుంది. ఈ సంసారంలో ఇంతకంటే సారమేమీ లేదు. ఇదే నా గట్టి నమ్మకం. ఇది నిజమా కాదా మీరు తేల్చి చెప్పండి. మీరు చెబితే నీకు నమ్మకం కుదురుతుంది. మీరు అవునంటే ఇక ఈ నా మనస్సును నా మనోబలంతోనే నిర్మూలం చేసేస్తాను, శాశ్వతమైన ప్రశాంతితో నిలబడిపోతాను. మీరు ఏదో ఒక మాట నిష్కర్షగా తేల్చి చెప్పండి. ఇది వినేసరికి జనక మహారాజు మొహం పద్మంలాగా వికసించింది. ఆయన వెంటనే ఇలా అన్నాడు, స్వసంకల్పవశాద్బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే 36. భేష్, ఇంతకంటే తెలుసుకోవలసింది ఏమీ లేదయ్యా. ఇంతకంటే చెయ్యాల్సింది కూడా లేదు. ఇంతకంటే వేరే నిర్ణయం లేదు. మానవుడు తన సంకల్పం వల్ల తాను బద్ధుడవుతున్నాడు. స్వసంకల్ప వశాద్బద్ధ, సంకల్పాలు పోతే వాడు ముక్తుడు అయిపోతున్నాడు. నిస్సంకల్పశ్చ ముచ్యతే, దీనికి మించిన మాట లేదు. దీనిని నువ్వు తెలుసుకున్నావు. తెలుసుకుని భోగాలను విడిచిపెట్టేశావు. నీకీ దృశ్య ప్రపంచం మీద ప్రేమ లేదు, ద్వేషమూ లేదు. నువ్వు ఇక ఈ ప్రపంచంలో పడమన్నా పడవు. నువ్వు ముక్తుడవైపోయావు, సందేహం లేదు అని జనక మహారాజు ఇలా అంటూ ఉండగానే సుఖమహర్షి తన మనస్సును లయింపజేసి బ్రహ్మసమాధిలోకి ప్రవేశించాడు. అలా కొంతసేపు ఉండేసరికి అతనికి అంతకుముందు దాకా ఉన్న సందేహాలన్నీ పూర్తిగా పటాపంచలైపోయాయి. కొంతసేపయ్యాక ఆ మహర్షి జనక మహారాజు దగ్గర సెలవు తీసుకుని సరాసరి మేరుశిఖరానికి చేరి 10,000 సంవత్సరాలపాటు ఏకధాటిగా నిర్వికల్ప సమాధిలో ఉండిపోయాడు. ఈ కథంతా చెప్పి చివరికి విశ్వామిత్రుడిలా అన్నాడు,